ఇవర ఉంటాదో టీ కొట్టు ఆడమేం తాగే టీ ఏమో 1/2 ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్ మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేబే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేబే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలో మందే నది మంచింగ్ నిది బైకే నది పెట్రోల్ నిది అరే సిగరెట్ నది మావా కిళ్ళి నిది అని మాట వేసి ఖర్చే పెడతాం అరే పైసా పైసా పోగే చేస్తాం చివరికి చిట్టి కట్టి చీటింగ్ గోతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో a middle class abailo A middle class abailo.